నిషేధ అయం నారా సో మిషా సోహాయ మహారాజ హోవాయ సావా నావా క్షసావా అర్ధాయుర్ధా క్షసావా దాసావా ప్రచోదేవా హియా హోవా ఓ ఉత్సేదా ఏ సోదస్య రాజేనా Yeah. ఆ మందరి ఓ భువనాభిమజ్మనాయోచేనానాయ ఓహ ఆవారేషా Sorry. Oh.